మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా తీగ తెడిన హృదయ వీణ తిరిగి పాట పాడునా మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా ఎటులారును మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా మనమంతా